పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 26వ భాగం. భూగోళం చుట్టూ ఆకాశంలో మేఘాలు ఉండనే ఉంటాయి. వాటిలో విద్యుత్ ఛార్జ్ కూడా ఉంటుంది. అంటే ప్రతి నిమిషం వేల కొద్దీ మెరుపులు పుడుతూనే ఉంటాయని అర్థం. సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు కేవలం మెరుపు లేదా ఉరుములు మాత్రమే ఉండవచ్చు. చిన్న మెరుపులైనా ఎక్కువ దూరాలకు కనబడతాయి. ధ్వని 10 మైళ్ళు మాత్రమే పయనిస్తుంది. వాతావరణంలో తేమ ఉంటే ఈ తేడా మరింత ఎక్కువ అవుతుంది. అప్పుడు మెరుపు మాత్రమే కనబడుతుంది, ఉరుము వినిపించదు. ఇక మేఘాలు మరీ దట్టంగా ఉంటే మెరుపు కనిపించదు, ఉరుము మాత్రం వినబడుతుంది. వెలుగు ధ్వని రెండూ కదులుతాయి. రెండింటి వేగం ఒకే రకంగా ఉండదని మనకు ఈ ప్రశ్న ద్వారా తెలిసింది. అయితే మెరుపు ప్రభావం గురించి తెలుసుకుందాం. మెరుపు ఒకే స్థలాన్ని 2 సార్లు తాకదు అని మన వాళ్ళు చెబుతుంటారు. ఇది అర్థం లేని నమ్మకం. దారిలో అడ్డుగా వచ్చిన అన్నింటికన్నా ఎత్తైన నిర్మాణానికి మెరుపు తగులుతుంది. తగిలినది ఒక చెట్టు అయితే మెరుపులోని బలం ప్రకారం అది పడిపోతుంది లేదా తగలబడుతుంది. భవనాలు కూడా మెరుపు తాకిడికి కుప్పకూలే వీలుంది. కానీ ఎత్తైన భవనాలలో మెరుపులోని విద్యుత్ను గ్రహించి అర్థింగ్ చేసే, అంటే నేలకు చేర్చి వీగిపోయేట్లు చేసే ఏర్పాట్లు ఉంటాయి. అంటే ఎత్తైన భవనాలకు వరుసపెట్టి మెరుపులు తగులుతూనే ఉన్న భవనం చెక్కు చెదరదు. ప్రతిధ్వని అంటే ఏమిటి? మామూలుగా ఇంట్లో మనకు ప్రతిధ్వని ఎందుకు వినిపించదు? పెద్ద కొండ ఉన్న ప్రాంతానికి వెళ్ళి గట్టిగా కేక వేస్తే అదే కేక మనకు మళ్ళీ వినిపిస్తుంది. లోయలో నిలబడి గట్టిగా మాట్లాడితే ఆ మాటలు కొంచెం ఆలస్యంగా మళ్ళీ వినబడతాయి. అందరూ కొండల దగ్గరికి లోయలోకి వెళ్ళి ఉండకపోవచ్చు. ఎత్తైన గోడలు, స్టేడియం లాంటి చాలా పెద్ద నిర్మాణాల దగ్గర కూడా ధ్వనులు కొంతసేపటి తర్వాత మళ్ళీ వినిపించడం చాలామంది గమనించే ఉంటారు. ఇంట్లో గదులు మరీ పెద్దవిగా ఉండి వాటిలో ఎక్కువ వస్తువులు లేకుంటే ప్రతిధ్వని పుడుతుంది. కొత్తగా కదులుతున్న ఇళ్లలో ప్రతిధ్వని వినబడుతుంది. ఇంతకు ఈ ప్రతిధ్వని ఏమిటి? అలలు 2 రకాలుగా ఉంటాయని, ధ్వని కూడా అలల రూపంలో కదులుతుందని అనుకున్నాం. ధ్వని కదలటానికి ఆధారంగా గాలి ఉండాలి. శూన్యంలో ధ్వని కదలజాలదు. ఒక ధ్వని పుట్టినప్పుడు గాలిలోని వాయువులు ధ్వనిని బట్టి కదలికకు గురవుతాయి. ఈ కదలిక గాలిలో అలలుగా అన్ని వైపులకు సాగుతుంది. నీటిలో రాయి వేసినప్పుడు నీటి మీద గుండ్రంగా ఒకదాని తర్వాత ఒకటి అలలు పుట్టడం అందరూ గమనించే ఉంటారు. ధ్వని కారణంగా గాలిలో కూడా ఈ రకంగానే అలలు పుడతాయి. ఈ అలలు తేలుతూ ఒక గట్టి పదార్థానికి వెళ్ళి కొట్టుకుంటే ఏమవుతుందో ఊహించండి. నీటిలోని అలలు అంచుకు తగిలి సమసిపోయినట్టు కనబడుతుంది. నిజానికి అలలు వెనుకకు తిరుగుతాయి, కానీ అటువైపు నుంచి వచ్చే అలలు బలంగా ఉండటం వల్ల అవి సమసిపోతాయి. వెలుగు అద్దం మీద పడితే లేదా మరొక అడ్డంగా ఉన్న వస్తువు మీద పడితే వెనుకకు తిరుగుతుంది, అంటే పరావర్తనం చెందింది. చప్పుడు కూడా ఈ రకంగానే వెనుకకు తిరుగుతుంది. అది మళ్ళీ వచ్చి మన చెవులకు తగిలితే కొంత ఆలస్యంగా మొదటి ధ్వని మళ్ళీ వినబడుతుంది. దీనినే ప్రతిధ్వని అంటున్నాము.